భూకంపాలు పుస్తకం 13వ భాగం. భూకంపాలు వచ్చే చోట జీవించటం తప్పనిసరి అయితే అక్కడి కట్టడాలు భూకంపం తాకిడికి ఊగిసలాడిదా కుప్పకూలిపోకుండా ఉండేట్టుగా ఉండాలి. అలాంటి భవంతుల నిర్మాణం సాధ్యమే, అయినా అవి చాలా ఖరీదైనవి. భూకంపం వస్తుందని ముందుగా చెప్పగలిగితే కనీసం జనం తమ ఇళ్లల్లోంచి బయటికి రావడానికి కానీ లేదా ఆ ప్రదేశాన్ని పూర్తిగా విడిచిపెట్టి పోవడానికి కానీ అవకాశం ఉంటుంది. వస్తు నష్టం కలిగినా కనీసం ప్రాణనష్టం కలగకుండా ఉంటుంది. కానీ భూకంపాల రాకని అంచనా వేయడం ఎలా? భూకంపం వచ్చే ముందు కొన్ని చిహ్నాలు కనిపిస్తాయని గమనించారు. అలాంటి మార్పులలో దోషరేఖ వెంట భూమి ఉబ్బెత్తుగా పైకి రావడం ఒకటి. అలాగే ముందు ముందు చిన్న కంపనాలు వస్తాయి. రాళ్ళు కొద్దిగా దూరంగా జరిగి నీరు లోపలికి ఇంకుతుంది, లేదా ముందే నేలలో బంధించబడ్డ నీరు పైకి ఊరవచ్చు. అంటే బావులలో నీటి మట్టంలో మార్పులు రావచ్చు, లేదా మట్టి నీరు కలవడం వల్ల మట్టి బురదగా మారవచ్చు. అలాగే రాళ్లలో నిర్బంధించబడ్డ కొన్ని వాయువులు పైకి తన్నుకు రావచ్చు. భూమిలో విద్యుత్ తరంగాలకు ప్రవేశాన్ని ఇచ్చే తత్వంలో కొద్దిగా మార్పులు రావచ్చు. రాళ్లలో సహజ అయస్కాంతతలో మార్పులు కనిపించవచ్చు. ఈ మార్పులలో ఏవీ కూడా భూకంపం నిశ్చయంగా వస్తుంది అనడానికి సూచనలు కావు. పోనీ వచ్చినా కూడా దాని తీవ్రత ఎంత ఉంటుందో, దాని అధికేంద్రం ఎక్కడ వస్తుందో చెప్పలేకపోవచ్చు. భూకంపాల గురించి మన అవగాహన పెరుగుతున్న కొద్దీ, దానిని గుర్తించగల పరికరాల సున్నితత్వం పెరుగుతున్న కొద్దీ, వాటి రాకని ముందుగా చెప్పగల సామర్థ్యం పెరుగుతూ వస్తుంది. నిజానికి మనకి పరికరాలు కూడా అక్కర్లేదేమో. భూకంపం వచ్చే ముందు జంతువులు అసహనంగా మసులుతాయని అంటారు. నిజానికి మనకి పరికరాలు కూడా అక్కర్లేదేమో. భూకంపం వచ్చే ముందు జంతువులు అసహనంగా మసులుతాయని అంటారు. గుర్రాలు ఉన్నట్లుండి సకిలించి కాళ్ళు పైకి లేపి దౌడుతీస్తాయిట, కుక్కలు మురుగుతాయిట, చేపలు ఎగిరెగిరి పడతాయిట, మామూలుగా పుట్టల్లోనూ కలుగుల్లోనూ దాక్కునే పాములు ఎలుకలు వంటి జంతువులు బయటికి ఉరుకుతాయిట, చింపాంజీలు చెట్లు దిగి నేల మీదే సంచరిస్తుంటాయిట. దీనికి కారణం మనుషుల కన్నా జంతువులకి పదునైన ఇంద్రియాలు ఉండటమే కావచ్చు. అవి ప్రకృతికి చాలా సన్నిహితంగా జీవిస్తాయి, కాబట్టి ప్రకృతి గురించి వాటికి సన్నిహితమైన జ్ఞానం అబ్బుతుందేమో. భూమిలో అతి సూక్ష్మమైన కంపనాలను కూడా అవి పసిగట్టగలుగుతాయి. యూరప్లో కన్నా మరింత విధ్వంసాత్మకమైన భూకంపాలు వచ్చే చైనాలో జనాభా కూడా చాలా ఎక్కువ. కాబట్టి మనుషులు తమ చుట్టూ జరిగే మార్పులని సున్నితంగా పరిశీలించడం అలవర్చుకున్నారు. జంతువుల ప్రవృత్తిలో ఏ చిన్న మార్పు కనిపించినా, భూమిలో ఏ విచిత్రమైన శబ్దాలు వినిపించినా, బావుల్లో నీటి మట్టంలో ఏ చిన్న తేడా వచ్చినా ఆ విషయాన్ని ప్రజలు నిపుణులకి తెలుపుతారు. అయితే ఈ మార్పులు భూకంపం రాకను సూచిస్తున్నాయా లేక ఇతర కారణాల వల్ల అవి జరుగుతాయా అన్నది చెప్పడం కష్టం. గుర్రం ఉన్నట్టుండి దౌడు తీయడానికి కారణం ఏ పురుగో కుట్టడం కావచ్చు. నేలలో చప్పుడు వినిపించడానికి కారణం ఏ కొండ నుండి దొర్లిన బండరాయో కావచ్చు. ఇది ఇలా ఉండగా ఏ హెచ్చరిక లేకుండా హఠాత్తుగా వచ్చే భూకంపాలు ఉన్నాయి. అయితే భూకంపాలను ముందే గుర్తించడంలో కొంత విజయాన్ని సాధించినట్టు చైనా నిపుణులు అంటున్నారు. ఈశాన్య చైనాలో 1975 ఫిబ్రవరి 4న 7.3 రిక్టర్ స్కేల్ వద్ద ఓ భూకంపం వచ్చింది. దానిని ముందే కనిపెట్టారు. జనం ఆ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎంతోమంది బతికారు. కానీ 1976లో జూలై 27న ఇంకా పెద్ద భూకంపం వచ్చినా దానిని ముందుగా గుర్తించలేకపోయారు. ఒక పట్టణం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది.